ముంజామిత్రాయకమజ్ఞాయక్ష్మాదురాయక్ష్మాత్ గ్రాహిర్జగ్రాహయ్యేతలే నందస్యాయింద్రాజ్ఞే ప్రమోక్తమేనం యక్షితాయుర్యది వాపరే రోజతి మృత్యోరంతికన్నీతలే వా తమాహరావిస్థాదస్పాశమేనం సదసాహారదాన సహస్రాక్షేణ శతవీర్యేణ శతాయోషా హవిషాహారణమేనం ఇంద్రోయుధైనం శరదో నయాత్యతి విశ్వస్య ఋతస్య భారం యదంజీవ శరదో వర్ధమాన శతం హే మంత్రాన్ శతమో వసంతాన్ శతంత ఇంద్రో అగ్నిస్స విదా బృహస్పతి శతాయోషా హవిషాహారణమేనం ప్రవేశతం ప్రాణాపానామహద్వాహారమవ్రాజం వ్యాంగేయం తు మృత్యవోయాహురితరాంఛతం ఇహైవస్తం ప్రాణాపానో మాపగాతమితో యువం శరీరమస్యాంగాని జలసే వహతం పునః జలాలే త్వాపరీదరామి జలాలే నిధోవామి త్వా జలాత్వా భద్రాణేష్టవ్యాన్యేయం తు భృత్యభోజానాహురితరాంఛతం అభిత్వాజలిమాహీతకాముక్షణమివరద్వా యస్త్వా మృత్యురభ్యదత్తజాయమానం సుపాసయా తందే సత్యస్య హస్తాభ్యాముదమం చ బృహస్పతిః ధ్రువాన్ విశాలాం క్షేమే దిష్టాదిమక్షమాణాలే సర్వీరా సువీరా అరిష్టవీరా ఉపాధంకారేమ ఇహైవ ధ్రువా ప్రతిష్టాలేష్మాదీ ఊర్జస్వదీ ఘతీవనస్వతిత్రాయ స్వమహారే సౌభాగాయ ధన్యాలయ గచ్చూదిధాన్యా ఆత్సోగ మేధాకుమారాధేనవస్సాయమాస్పందమానా ఇమాం శాలాం సభితా వాజులింద్రో బృహస్పతి నిమీనోతు ప్రజానన్ ఉక్షంతోమరుతో హృదయన భగో నో రాజాని కృంద నోతు మానస్య పత్ని దేవీర్నిమితాశ్చగ్రే తృణం వసానా సుమనాస్తమస్మభ్యం సహవీరం నిందా హృదయన స్థూణాధీరోహం శోగ్రో విరాజన్నపాలం శ్రో మహాదేర్ణుపసత్తారో గ్రాణాం శాలే సంజీవైవ సర్వీరా ఏమాంబరిశ్రుత కుంభారధ్న కరశైనకు పూర్ణంగారి ప్రభర కుంభమేతం ఘతస్య ధారామృతేన సంభృత ఇమాంబారేణ హృదయ నాశమంధీష్టాపూర్తమభిరక్షాత్యేన ఇమాంబ ప్రభరామ్యక్ష్మాక్ష్మనాశాని గృహానుమప్రసీదామ్యమృతేన సాగ్నినా యదస్తంభయతీరావనదతాహతే తస్మాదానంజో నామస్తదావో నామాని సింధవః యత్ప్రేషితావరుణేనాక్షేపం సమవల్గత తదాప్నోదింద్రావో యతేస్తస్మాదావో అనుష్ఠన అపటామం సందర్మానా అవీవరతమోహికం ఇంద్రో శక్తిభృద్దేవేస్తస్మాద్వార్నామోహితం ఏకో వో దేవోప్యతిష్ఠచ్చందమానాయథావశం ఉదాహరణమహీర్యతస్మాదుదరకముచ్యతే ఆపో భద్రాహృతమితాపయాసంగీనో విభ్రత్యా వయిక్తా తీవ్రో రసో మధుమృజామరంగమామా ప్రాణేన సహర్చరాగమేత్ ఆది పశ్యామిమాఘోషో గచ్చతి మన్యే భేజానో అమృతస్తరిహిరణ్యవర్ణాదృమయ్యదావా ఇదం వా ఆపో హృదయమయం వత్సరతావరీ ఇదేత్తమేతరేకం వేదయామివ సంగో గోష్ఠేన సుషదా సంవయ్యాసం సుభూత్యా అహర్జాతస్యజన్నామసేనావస్సం సృజామసి సంవత్సృజత్వర్యామాసం పూషాసం బృహస్పతి సమింద్రోధనంజయోమయీ పుష్యతజగ్రసు సంజగ్మానావిభ్యుషేరస్మిన్ గోష్ఠేకరీషీ బిభ్రతి సౌమ్యం మధ్వరమివాతన ఇవేతనేహోషకే పుష్యత ఏవోత ప్రజాయద్బ్రహ్మీ సంజ్ఞానమస్తువ శివో గోష్ఠో భవతు శారిశాకే పుష్యత ఇవేవోత ప్రజాయద్బ్రహ్మయావసం సృజామసి మయా గావో గోపతినాథజద్భమయం వో గోష్ఠైక పోషయిష్ణః కాయస్పోషేణ బహుళా భవంతిర్జీవా జీవంతిర్వావస్వరేమ ఇంద్రమహం వణిజం చోదయాశలైతానోస్తు రుదన్నరాదింబరిబంధినం మృగం సనీషానోధనస్తుమయ్యం ఏ బంధానో భగవో దేవజానా అంతరాద్యావా పృథివీ సంచరంతి ఏ మాయుషంతాం వయసా కృతేనమాహరాణి ఇద్వేనాగ్నిరీక్షమానో ఘృతేన జుహోమి హవ్యంతర సేవలాయ యావయే బ్రహ్మణా వందమాన ఇమాం ధీరం సదసేయాయ దేవీ ఇమామగ్నే శరణిం నీరోధోయమధ్వానమగాదూరం శునన్మాస్తు ప్రభణాయక్రయశ్చ ప్రతిఫల ఫలినం మా కృణోతు ఇదం హవ్యం సంవిధానో జోషేతాం శునన్మాస్తు జలిదముత్థీతం చ ఏన ధనేన ప్రభణం చ విధమేన దేవాధన ఇచ్చమానః తన్మే భూయో భవతు మా కనీయోగ్నే సాదగ్నో హైవాన్ అవిషారిషేధ ఏన ధనేన ప్రభణం చ విధనేన దేవాధన ఇచ్చమానః తస్మిన్ మలింగోరుషిమాదధాతు ప్రజాపతిస్సవిత సోమో అగ్నిః ఉపస్త్వానమరామయం హోదర్వైశ్వానస్తుమః సర ప్రజా స్వాత్మసుకోషు ప్రాణేషు జాతి విశ్వాతే సమిద్భరేమాశ్వాదేవే జాతవేన రాజస్తోషేణ సశామసం తోమాతే అగ్నే ప్రతివేశారిషామ ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్రవరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముతరుద్రం హవామహే ప్రాతశ్చితం భగముగ్రం హవామహే వయం పుత్రమదీతేర్యోవీధర్త ఆద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్రాజా చిద్యం భగం భక్షీత్యాహ భగ ప్రణేతర్భగస్య రాజో భగేమాజముదవాదం భగ ప్రణోజనయోభిరశ్వైర్భగ ప్రణృంధ్రువంతస్యామ ఉదేదానే భగవంతస్యామోత ప్రమధేరన్నా ఉదోదీతో భగవన్ సోజయస్య వయం దేవానాం సుమహతౌ స్యామ భగ ఏవ భగవాన్ అస్తు దేవేనా వయం భగవంతస్యామ తంద్వా భగ సర్వైజ్యో హరిమిదనో భగవరేహ సమధ్వరాజోషసో నమంతే పదాయ అర్వాజీనం సువిదం భగం నేరథమివాశ్వాజిన ఆవహంతు అశ్వావతీర్గోమతీర్న ఉషాసో వీరవతే సదయముచ్చంతు భద్రా మృదంగా విశ్వత ప్రపీతాయూయం పాత స్వస్తిభిః సదా శీలాయుంజంతి కవయో యుగామితం మతే పృథక్ ధీరా దేవేషు సుంహజౌ యునక్తశీలాయుగాతనోదర్శేయోనౌ వపతేహ బీజం విరాజశ్నుష్ట్య సభరాసన్నోదేశ్రణ్య పక్వమాయమన్ గాంగరంబీరవత్సుషీమం సోమతత్సరో ఉదిద్వాపదుగామణిం ప్రస్థావద్రథాహరణం వీరాజేం చ ప్రభర్యం ఇంద్రస్థాన్నిగృహ్ణాసుషాభిరక్షతు తాన ప్రయస్వదేదుహముత్తరాముత్తరాం సమాం శునం సోభారా వితోదంతు భూమిం శునం కేనాశ అనూయంతు ఆహార శునాధీరా హవిషాతోషమానాసు విప్లవోషధే కర్తమస్మై శునం వాహశునం శునం కేషతులాంగలం శునం రత్రావద్భ్యంతాం శునమష్టాముదింగల శునాధీరేహస్మేషేధాముపాసించతం శీలే వందామహే త్వారాణీభగే భవ యథాసుమనాథోయథాసుభరాభువా ఘృతేన సీతమధూనా సమక్త విశ్వేర్దేవేనోమతామరుద్భిః సానస్థీదేవయసాభ్యావృత్సోర్జస్వదీతమవతింబమానా ఇమాంకనామ్యోషధీం వీరుదాం భరవత్తమాం యజా సపత్నీం బాధతే యజా సంవిందతే పతిం ఉత్తారవర్ణే సుభగే దేవజూతే సహస్వతి సపత్నీం మే పరాణతపతిం మే కేవలం కృధి నహి తే నామ జగ్రహణో అస్మిన్ రామసే పతౌ పరామేవ పరావతం సపత్నీం గమయామసి ఉత్తరాహముత్తరముత్తరేదుత్తరాభ్య అదర్శపత్నీయామమాధరా సాధరాభ్య అహమస్మి సహ మానోథోత్తమాసిధాసై ఉభే సహస్వతి భూత్వా సపత్నీం మే సహామహే అవిధేధాం సహమానముపాతే ధాం సహీరసీ మామను ప్రదేమనో వత్సం గౌరీమధావతు పథావారీమధావతు సంసీతం మలితం బ్రహ్మ సంసీతం వీర్యాంబరం సంసీతం క్షత్రమజరమస్తు జిష్ణుర్యేషామస్మి పురోహితః స్వమహమేషాం రాష్ట్రం గయామేతమోజో వీర్యాంబరం పశ్చామి శత్రూణాం బాహూనేన హవిషాహం వీచైః పద్యంతా మదనే భవంతు నేన సూరిం భవానం పృతన్యాన్ క్షిణామి బ్రహ్మణా మిత్రానున్నయామి స్వానహం తీక్ష్ణీయాం స పరశోరగ్నేస్తీక్ష్ణతరాహుత ఇంద్రస్య వజ్రాత్తీక్ష్ణీయాం సోరేషామస్మి పురోహితః ఏషామహమాయుధా సంస్యాం ఏషాం రాష్ట్రం సువీరం వర్ధయామి ఏషాం క్షత్రమజరామస్తు విశ్వే ఏషాం చిత్తం విశ్వేవంతు దేవాః వృద్ధరంతాం మగవన్వాజీనాన్యుద్ధీరాణాం జయతామేతు ఘోషాః పృథక్ ఘోషాకేతుమంత ఉదీరణాం దేవాయంగజ్యేష్ఠామరుతోయంతు సేనయా ప్రేతా జయతానర ఉగ్రావః సంతు బాహవాః తీక్ష్ణేష గోభరధన్మనోతోగ్రాయుధా అపరానుగ్రవాహవః అవధృష్టాపరావధరౌ యే బ్రహ్మ సంసితే జయామిత్రాన్ ప్రవద్యస్వ జయ్యేషాం వరం వరం మామేషాం మోదికశ్చన అయంతేజోనివృత్తిరోజతోజానన్నగ్నారోహాధానోర్ధయాలయం అగ్నే అచ్చావయేహ ప్రత్యన్న సుమనాః భవ ప్రణో యక్ష విశాం వదేధనరాజినస్తం ప్రణో యక్ష త్వర్యామా ప్రభర ప్రబృహస్పతిః ప్రదేవీక్రోధసూనుదారయం దేవీ దధాతు మే సోమం రాజా నమవాసేర్భిర్హవామహే ఆదిత్యం విష్ణుం సూర్యం బ్రహ్మాణం చర్షస్వతిం త్వన్నో అగ్నే అగ్నిభిర్బ్రహ్మ యజ్ఞం చ వర్ధయ త్వన్నో దేవదాతవేహ ఇంద్రాయ చోదయ ఇంద్రవాయోమహే యథా సర్వయుజ్జనః సంగత్యాం సుమనా అసద్దానకామశ్చ నో భువత్ అర్యాణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాతం విష్ణుం సరస్వతీం సవితారం చ వాజినం వాజస్య ను ప్రసరేరం భూమి నేవా చ విశ్వభువనాన్యంతః ఉతాదిచ్ఛందావయతు ప్రజానం వయం చ నర్వీరం నియక్ష దుర్గాం మే పంచ ప్రతిశో దుర్గామురుమీయాబలం కామేయం సర్వాగోతేయం మనసా హృదయేన చ గోసనిం వాచ ముదేయం వర్చ సామాభ్యునే ఆరుంధాం సర్వతో వాయుస్పష్టా పోషం దధాతు మే ఏ అగ్నయో అప్సాంతర్యే హృద్రేయే పురుషేయే అశ్మసు యావేషోషధీర్యో వనస్పతేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతత్ యస్సో మే అంతర్యోగోషంతర్యామిష్టో యస్సజో మృగేషు యావేషద్విపదోయశ్చతుష్పదస్తేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతత్ యయింద్రే సర సంజాతి దేవో వైశ్వానల ఉద విశ్వదావ్యాంజోహమేతనాభ్యో అగ్నిభ్యో హుతమస్తేతత్ యో దేవో విశ్వాద్యముకామాహురిందాతారం ప్రతి గృహంత మాహో యో దేవశకర్పయూనాభ్యస్తేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతత్ ఎంతాహోదారం మనసాభిషం నిరస్రయోదృషభౌవనా పంచమానవాః పరచోధతే యదే సోనృతావతేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతత్ ముక్షాన్నాయ వశాన్నాయ సోమపృష్ఠాయ మేధసే వైశ్వరజ్యేష్ఠేభ్యస్తేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతత్ దివం పృథివీమన్మంతరిక్షే విద్యుతమను సంచరంతి ఏ నిరిక్షాహంతర్యేవాతే అంతస్తేభ్యో అగ్నిభ్యో హుతమస్తేతత్ హిరణ్యపాణిం సవితారమింద్రం బృహస్పతిం వరుణం మిత్రమగ్నిం విశ్వాం దేవానంగీరదో హవామహిమం ద్రవ్యాదం శమయంతగ్నిం శాంతో అగ్నిక్రవ్యాచ్ఛాంతః పురుషేషాణః అథో యో విశ్వదావ్యాస్త్రం క్రవ్యాదమీనశం ఏ పర్వతా సోమ పృష్టావ ఉత్తరశీవారి పాతః పర్జన్యారగ్నిస్తే క్రవ్యాదమశీసమన్ హస్తి వైవర్చసం నాగతాం బృహద్యశో అదిత్యాయం తన్వస్సం బభూవ తత్సర్వే సమదుర్మయ్య మేతద్విశ్వే దేవాదీ సజోషాః మిత్రశ్చ వరుణశ్చేంద్రో రుద్రశ్చ చేతతుః దేవాసో విశ్వధారి సస్తేమాం జంతువర్చసా యేన హస్తీవ వర్చసాదం బభూభజే రాజా మనుష్యే స్వప్సాంతః యేన దేవా దేవతామగ్ర ఆయంతే నమా మధ్యవచ్చదాగ్నే వచ్చస్థిరం కృణు యత్తే వర్చో జాతవేదో బృహద్భవత్యాహూతే యావత్సూర్యస్య వర్చ ఆసురస్య హస్తినా తావన్మే అశ్వినా వర్చ ఆధత్తాం పుష్కరస్రజా యావచ్చతస్ర ప్రతిశశ్చక్షుర్యావశ్రమశ్రూతే ైంద్రియం వైదర్థస్తివర్చసం హస్తీమిగలానాం సుషదామేష్ఠానాం బభూవహి తస్య భగేన వర్చసాభిషిం చామిమామహం యేన మేహద్బభూవీధనాశజామసి తత్వత్ ఇదం తదన్యత్రత్రవ దూరే నిదగ్మసి ఆతేజోనిం గర్భాయే దుమాన్ బాణాదివేషుధిం ఆ వీరోత్ర రాజసాం పుత్రస్తే దశమాస్య పుమాంసం పుత్రం జనయతం పుమాననుజాయతాం భవాది పుత్రాణాం మాతా జాతానాం జనయాశ్చయాన్ యారి భద్రాణి బీజాన్ ఋషభాజనంతి తైస్తం పుత్రం విందస్వతా ప్రసూర్ధేనూకా భవ కృణోమీతే ప్రజాపత్యమాయో నింగర్భేతుతే బిందస్వత్వం పుత్రం నారియసోభ్యం సమసచ్చముతస్మై త్వం భవ యాసాంద్యోస్పితార్థి మాతాముద్రోమం మూర్ధాం బభూవ తాస్మా పుత్రమిదైవే ప్రాంతోషాధయ పయస్వతి రోషాధయ పయస్వం మామకం వజాః వయస్వనీ నామాభరేహం సహస్రశ వేదాహం వయస్వంతం చకార ధాన్యం బహు సంభృత్వానామయో దేవస్థం వయం హామామహేజో అయజ్ఞనో గృహే ఇమాయా పంచ ప్రతిహోమానే పంచ కృష్టయః వృష్టే శాపం నదీ వేహస్పాతి సమావాహ ఉదుత్సం సదధారం సహస్రధారమక్షీతం దేవాస్మగేదం ధాన్యం సహస్రధారమక్షీతం శతహస్త సమాహార సహస్రహస్త సంకీరా కృతస్య కార్యస్య దేహస్పాతిం సమావాహ విశ్వామాత్రా గంధర్వాణాం చ సహస్రో గృహపత్న్యాః మాతయామసి ఉపోహశ్చోహస్ క్షత్రారౌరే ప్రజాపతే తావిగావహతాం స్వాతిం బహుం భూమానమక్షీరం ఉత్తుదత్వోత్తుమాదృశాశ్రయనే ఇషుక్రామస్య భీమాతయా విద్యా విద్వాహృది ఆధీనాం కామశల్యాభిషం సంకల్పగుల్మలాం ం కృవో విద్యుత్వాహరి యా ప్లీహాణం శోషయతి కామస్యేషు సుసన్నత రాజేన భక్ష్యోషాదయా విద్యా విత్వాహరి శుచా విద్యాోషయా శుష్కాభిధర్మా బృదన్యమన్యకేవలే ప్రియవాదిన్యనువ్రత అజాహిత్వాజన్యాపరి మాతురథో పితు వ్యాస్మిత్రవరుణోశ్చిత్తాన్యశ్చతం అదైనామ కృతం కృత్వామమైవ కృణుతం వశే ఏ్యాం స్థ ప్రాచ్యాం నిషేధయో నామ దేవాస్తేషాం వాగ్నిషావః తేనో మృణదైనోదిప్రమృతేభ్యో వో నమస్తేభ్యో వస్వః దక్షిణాయాం దిశ్యో నామ దేవాస్తేషాం వక్కామనిషావః తేనో మృతేనో విశ్రోతేభ్యో వో నమస్తేభ్యో వస్వః స ప్రతీచ్యాం దిశమై రాజా నామ దేవాస్తేషాం వామనిషావః తేనో మృదతేనోధిబ్రూదతేభ్యో వో నమస్తేభ్యో వస్వాం స్థోదీక్ష్యాం ప్రవిధ్యంతో నామ దేవాస్తేషాం వోవాతయిషావః తేనో మృదతేనోధిబ్రూదతేభ్యో వో నమస్తేభ్యో వస్వాః ధ్రువాయాం దిశిలింబా నామ దేవాస్తేషాం మవోషధీరిషావః తేనో మృదతేనోధిబ్రూదతేభ్యో వో నమస్తేభ్యో వస్వాః ఏస్యాం స్తోర్ధ్వాయాం దిశ్యవస్వంతో నామ దేవాస్తేషాం బృహస్పతీరిషావః తేనో మృదతేనోధిబ్రూదతేభ్యో వో నమస్తేభ్యో వస్వాః రక్షితాదిత్యాదిషామేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాం వేషిరం వయం దృష్మాం బోజంభే దగ్మ దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశిరాదిరక్షితాభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాం వేష్టిజం వయం దుష్మస్తం భోజం భేదద్మ ప్రతిశీదివరుణోధిపతిప్రదాకో రక్షతాన్నవిషయవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాం వేష్టిజం వయం దుష్మస్తం భోజం భేదద్మ ఉదీరి సోమోధిపతిస్వజో రక్షితాశనీరవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాం వేషిజం వయం దుష్మస్తం భోజం భేదద్మ ధ్రువాదిగ్విష్ణోధిపతిస్కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టిజం వయం దుష్మస్తం భోజం భేదత్మః ఊర్ధ్వాదిబృహస్పతిర్దేవదశ్చిత్తో రక్షితా వర్షమిషావః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ వేష్టిజం వయం దుష్మస్తం భోజం భేదత్మః ఏకైకేషా దృష్ట్యా సంవరభూవయత్రూతృతో విశ్వరూపా విజాయతే రవిన్యభర్తృస్తా పశూన్ క్షీణాదిషా పశూన్ సంక్షీణాది ఉదైనా బ్రహ్మణే దోనా శివా శివాభవపురుషేభ్యోగోభ్యోశ్వేభ్య శివా శివాస్మి సర్వస్మైరాయ శివాన ఇహై ఇహ పుష్టిహ రస ఇహ సహస్రసాతమాభవ పశూన్యమిషయాసుకృతో మదంతి విహాయ రోగం తన్వా ఆస్వాయా తల్లోకయ్యమిన్యూపసానోహింద్రియపురుషాన్ పశూంశ్చార్దాం సుకృతామగ్నిహోత్ర తల్లోకయ్యమిన్యూపసానోహింద్రియపురుషాన్ పశూంశ్చానో విభజంత ఇష్టాభూతీ స భాసదా అవిస్తస్మాత్రమంజలి దత్తశ్చేపాన్ కామాన్ పూరయత్యాభవన్ ఆకోదిశ్చేపాన్నోపదశ్యని యోదాదిశిపాదమం లోకేన సమ్మేతం సనాగమభ్యారోహయత్ర శుల్కో న క్రియతే ఫలేన మయీయతే పంచాపోపముఖిపాలోకేన సమ్మేతం ప్రదాతోపజీవతి మిత్రేణ లోకే క్షీతం పంచాపోపముఖిపాలోకేన సమ్మేతం ప్రదాతోపజీవతి సూర్యామాసజో రక్షీతం ఇదే మనోపదస్యతి సముద్రయేవయో మహత్ దేవో సాసినా విమతిపాన్నోపదస్యతి కైలంగస్మాత్మకామాయామో దాతామ ప్రతిగ్రహీత కామ సముద్రమామీవేశ కామేన ప్రతిగృహామి కామైతత్తే భూమి ప్రతిగృహాంతరిక్షమిదం మహన్ మాహం ప్రాణే నమాత్మనామా ప్రజలా ప్రతిగ్రహ్యరాధిషి సహృదయం దామనశమవిద్వేషం కృణోమి వహ అన్యో అన్యభయత వత్సం జాతమే వాజ్ఞా అనూరాపితః పుత్రో మాత్రా భవతు సమ్మానాః జాయాపత్యే మధుమతే వాజం వదసం దివాన్ మా భ్రాతా భ్రాతరం దక్షామాసారపుతస్వతః సమ్యం చ సవ్రతా భూత్వా వాచం వద భద్రయా ఏన దేవాన విజంతి నో చ విద్విషతే భితః తక్కిం మా బ్రహ్మవోగేషం జ్ఞానం పురుషేభ్య జాయస్వంతస్థితిరినామామిరోష్టసం రాధయం యస్సధూరాశ్చరంతః అన్యో అన్యస్మై వల్గోజం దయేతరద్రీయీనాం మత్సమ్మానసస్కృణోమి సమానే ప్రవాసహవోన్న భాగస్సమానే సహవోజిలక్ష్మి సమ్యం చోగ్నిం సపర్యతారాణామీవాత సర్దీనాస్తమ్మానసృణోమ్యేకష్ణుష్ఠేన్ సంవదనైన సర్వాణి దేవాని భావృతం రక్షమాణా సాయం ప్రాగ సౌమనయో అస్తు విదేవాజనసావృతం విత్తమగ్నేరాహం సర్వేణ పాపనా వియక్ష్మేణ సమాజూషా వ్యాత్మపవమానో విశక్రః పాపకృత్యయా అహం సర్వేణ పాత్మనా విలక్ష్మే కణమానుషా విగ్రామ్యా పశవారణ్యేపస్తృష్ణాయాసరన్ వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మే నమానుషా దిశం దిశం వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుధా అగ్ని ప్రాణాన్ సందధాతి చంద్ర ప్రాణేన సంహితః వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుధా ప్రాణేన విశ్వతో వీర్యం దేవా సూర్యం సమీరయన్ వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమారూఢా ఆయుష్మతామాయుష్కృతాం ప్రాణేన ఏవ మామృధా వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమారూఢా ప్రాణేన ప్రాణతాం ప్రాణేనైవ మామృధా వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమారూఢా ఉదాయుషా సమాయుషోదోషీనా రసేన వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుషా ఆపర్జన్యస్య వృష్టోదస్తామామృతావయం వ్యాహం సర్వేణ పాత్మనా విలక్ష్మేణ సమాయుషా ఓం ఇది తృతీయం కాండం సమాప్తం. అథ చతుర్థం కాండం. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విశీమతః సురుచో వేణావః స బుద్ధ్యాః ఉపమాశ్చ విత్తాః సతశ్చ యోనిమతశ్చ వివాహ ఇయం విద్యా రాష్ట్రే ద్వజే ప్రథమాయ జనుషే భువనేష్ఠాః తస్మాయేతం సురుజం వారమయ్యం ధర్మం శ్రీరంగ ప్రథమాయ భాష్యమే ప్రజోయజ్ఞే విద్వానస్య బంధుర్విశ్వా దేవానాంజనీవా విభక్తి బ్రహ్మ బ్రహ్మణ ఉజ్జ భారమధ్యాన్నీచైరుచై స్వరాభిప్రదస్తౌ శరీర సమే దివ్యాస్థానీ క్షేమం రోదనే అస్కభాయ సుజ్ఞాదాష్టజనుషోగ్రం బృహస్పతిర్దేవతాక్రం జ్యోతిషోజనిష్ఠాసమంతో వివసం నూనం తదస్ కామ్యో హీనోతి మహోదేవస్ భూర్యస్ ధామ ఏష యజ్ఞే బహుభిః సాకమిత్థానూర్వే అర్ధే విషీదే సదన్ యో సర్వాణం వితరం దేవబంధం బృహస్పతిం నమాజగచ్చాత్ తం విశ్వేషాం జనితాయ సాసక్కవిర్దేవోదసాయ స్వరావాన్ యాత్మరావరాయస్య విశ్వ ఉపాసతే ప్రతినయ్యస్య దేవాః దుష్పదక్కస్మై దేవాయ హరిగా విధేమ యోగతో బూవ యాయామృత మృత్యుకస్మై దేవాయ హరిగా విధేమ యంగ్రంథసి అవతశ్చస్కభానే భియమానే రోదసి అగ్వాయేధా యస్యాసో బంధారజసో విమానకస్మై దేవాయ హవిషాః విధేమ యస్య ద్యౌరుర్వీమృతి బీజమహీయస్యాదుర్వా ఆంతరిక్షాన్ యస్యాసో సూరో విదరో మహిత్వా కస్మై దేవాయ హవిషాః విధేమ యస్య విశ్వే హిమవంతో మహిత్వా సముద్రే యస్య రసాదాహుః ఇమాశ్చ ప్రతిశో యస్య బాహూ కస్మై దేవాయ హవిషాః విధేమ ఆపో అగ్రే విశ్వే మామంగర్భన్నదానామృతార్ణజ్ఞాః యాసో దేవేష్వధి దేవాసేత్ కస్మై దేవాయ హవిషాః విధేమ హిరణ్యగర్భస్సమవర్తతాగ్రే భూతస్య జాతప్రతిరేక ఆసీర్ సదాధార పృథివీముద్యాం కస్మై దేవాయ హరిగా విధేమ ఆపో వంశయంతే గర్భమగ్రే సమీరయన్ తస్మై దేవాయ హవిషా విధేమ ఉదితస్తయోక్రమన్ వ్యాఘ్ర పురుషో వృకాః హిరుద్గ్రియంతి సింధవో హిరుద్దేవో నస్పతిర్హిరంగమంతుః పరేణ దత్వరేణజ్వరేణు అక్షోజేముఖం వ్యాఘ్రజమి ఆత్సర్వాంశతి నఘాన్ వ్యాఘ్రం దత్వరాం వయం ప్రథమం జం భయామసి ఆదృష్టేణోహిం యాధానమోమృగం యో అద్యస్తేనాయ పథామపద్వంశ్రేణేత్రిరోమగ్రేణహంతురన్ మూర్ణా మృగశ్చదంతాభిషేర్ణామృష్టరాః నిమృతే గోదావదు నీచాయచ్చ శయుర్మృగః యత్సంయమానమియమోమియమోజన్న సంయమాః ఇంద్రయాస్వామజా సర్వణమాశయాగ్రజంభానం యాం ద్వారోఖనద్వరుణాయ మృతభ్రాజే ప్రజాపర్విషాష్మేణ వాజినా యథాస్మదే విరోహదోభిమానాది తదస్తే సూక్ష్మవత్తరమియం గృణోత్వషాది ఉష్మోషాదీనా సంపుంసామిందవృక్ష్యమస్మిన్ అపాంస ప్రథమజోతో వనస్పతీనా ఉదసోమశ్చాతమృష్ణ్యం అద్యాగ్నేవి సరస్వతి అద్యాశ్చ బ్రహ్మణస్పదే ధను వివాదాపద ఆహంతనోమి దేవతో అధిజ్యామి వధన్వరి క్రమస్పర్శ ఇవ రోహితమనవగ్లాయతాసదాశ్చాశ్వరస్యాయశ్చేత్తస్యదాస్మిన్ సహస్రశృంగో వృషభోజస్ ముద్రాదుదాచరత తేనాదహస్తేనా వయం నిజనాం స్వామనామని నభోమిం వాదో అదేవాదినాదేవశ్చతి కష్టన స్త్రియశ్చ సర్వా స్వాపయశ్వరస్కేంద్రశాచరన్ ప్రోష్ఠేశయాస్తేధయానావీర్యాలయ్యేశీ స్త్రియోజా పుణ్యగంధయస్తాః సర్వాః స్వాపయామసి ఏజదేజదగ్రభం యక్షు ప్రాణమాజగ్రభం అంగాన్యజగ్రభం సర్వారాత్రీణామతి సర్వారే విపశ్యతి తేషాం సందధ్వాక్షీణ్యేదం హర్యం దధా సప్తో మాతా సప్తో పితా సప్తస్వా సప్తో విష్పతిః స్వపంచస్తే జ్ఞాతయః స్వత్వయమభితో జనాః స్వప్నస్వప్నాభికరణేన సర్వం నిష్పాపయాజనం ూర్యమన్యాన్ స్వాపయాజేషోదశాస్యమం యావేవాలింద్రావత్సప్తింద్రోపిరే వాచం మిషశ్చోషణేంద్రామితోదిరవాదిశం సువర్ణస్వాగరుత్మాన్ మిష ప్రథమావయత్ నామీమతో నారోరుపగుతాస్మాభవపితో యస్తాశ్చత్వంచాంగురిర్వక్రాచిదధిరంతానః అవస్కంభస్య శల్యాన్ నిరవోచమహం విషం శల్యాద్విషం నిరవోచం రాంజనాదుదపర్ణయే ృంగాన్యవోచమహం విషం అరసోధల్యోధోతే అరసం విషం ఉదారథస్య వృక్షస్య ధనుష్టే అరసారథం ఏ అభిహన్యేహన్యాస్యన్యే అవాసృజన్ సర్వే దేవద్రైరకృతావద్రిర్విషయే కృతః వద్రాయస్తే గణితారో వద్రిస్తమస్యోషధే వారిదం వారయాతేవరణావత్యామధి తత్రామృతస్యాసి క్రందేనాదేవాలయే విషం అరసం రాజ్యం విధమరసం యదు దీక్ష్యం అదేతమధరాజ్యం కరంభేణ కల్పయే కరంభం కృత్వా గిరిజం దేవ సాగమోదారథిం కృతా నిరత్వా దుష్టనో దక్షివాంసలోరుప నిదేమదం మదావతి హరమేవ పాదయామతి రత్వా చలమే వయేషం తమ్మజరాస్థాపయామతి పరిగ్రామమివాచే తమ్మజరాస్థాపయామతి తిష్టా వృక్షయే వస్థాన్యత్రీహాదేహదుర్వోరుప పవస్తైస్తాపర్యక్రీణం దోర్షేభిరంజనీరుత ప్రక్రీరాధిత్తమోషేభ్రీకాదేహదుర్వోరుప అనాత్తాయేవ ప్రథమాయాని కర్మాణి చక్రిరే వీరాన్నోత్తమాలభంతద్వారేతత్తురోదధే భూతో భూతేషు వరణాదధాజిత భూతానామధీమజర్మభూవ తస్య మృత్యుశ్చ రాజ్యమనోమన్యతామిదం అభిప్రేహిమాపవేన ఉగ్రశ్చేత్తా స పత్నః ఆదిష్టమిత్రవద్భ్యం దేవాదిబ్రవన్ ఆదిష్టం దంబరి విశ్వేరూఢశ్చిదంబరానశ్చరణస్మరోజి మహత్తద్విష్ణోసురస్య నామా విశ్వరూపో అమృతారితస్థౌ వ్యాఘ్రోధివయ్యాగ్రే విక్రమస్వదిశో మహీ విశస్త్వా సర్వా వాంఛం తాపో దివ్యా పయస్వదీ శాపో దివ్యా పయ సామదం జంతరిక్ష ఉతవా పృథివ్యా తాసాంత్వా సర్వా సామమాభిజిందమివర్జసా అభిత్వావర్జసాదిజన్నాపో దివ్యా పయస్వదీ యథాసో మిత్రమర్ధనస్తాదవితాకరేనాఘ్రం పరిరస్వజానా సింహం హిన్వంతి మహతే సౌభాగాయ సముద్రన్నస్తివాంసం అర్మృజ్యంతే దేవిన మహా